పద్నాల్గవ అధ్యాయము. ఉత్పన్నములగు అనగా ఇంద్రియ గోచరములగు రూపములను దాల్చు వస్తువుల నీవు క్షేత్రము మరియు క్షేత్రజ్ఞుని యొక్క సంయోగము అనగా కలయిక వలన ఉత్పన్నమగుచుండును. ఈ విషయము ఇంతకు పూర్వమే చెప్పబడినది. అవి ఇట్లు ఉత్పన్నమగుచున్నవి అనగా ఏ విధముగా రూపములను పొందుచున్నవి. ఈ రహస్యమును తెలుపుట కొరకు పరంభూయః మొదలగు శ్లోకములతో కూడిన ఈ పద్నాల్గవ అధ్యాయము ఆరంభించబడుచున్నది. అట్లు కాకున్న ఈశ్వరుని స్వాధీనమునందుండియే క్షేత్రము మరియు క్షేత్రజ్ఞుడు జగత్తునకు కారణమగుచున్నారు. సాంఖ్యులననుసరించి స్వతంత్రముగా క్షేత్రము మరియు క్షేత్రజ్ఞుడు జగత్తునకు కారణమగుటలేదు. ఈ విషయమును తెలియజేయుట కొరకే ఈ అధ్యాయము ఆరంభించబడుచున్నది. మరియు ప్రకృతియందు నిండియుండుట మరియు గుణ విషేకమైన ఆసక్తి ఈ రెండే జగత్తునకు కారణములు. అయితే ఏ గుణమునందు ఏ విధముగు ఆసక్తి కలుగును? గుణములు ఎటువంటివి? అవి ఎన్ని? అవి ఇట్లు బంధించుచున్నవి? గుణముల నుండి ముక్తి ఎట్లు కలుగును? మరియు ముక్తత్వపు లక్షణములెట్లుండును? ఈ విషయములన్నీ చెప్పుట కొరకు గూడా ఈ అధ్యాయము ఆరంభించబడుచున్నది. భగవంతుడు చెప్పుచున్నాడు 14.1 పరంభూయః ప్రవక్ష్యామి జ్ఞానానాం జ్ఞానముత్తమం యజ్ఞాత్వా మునేః సర్వే పరాం సిద్ధిమితో గతాః. అనగా పరం అను ఈ పదమునకు దూరముగా నున్న అజ్ఞానం అను పదముతో సంబంధము కలదు. సర్వవిధ జ్ఞానములలో ఉత్తమమైన పరమ జ్ఞానమును అనగా పరమైన వస్తువు విషేకమైనందున అది పరమైనది అయి ఉన్నది మరియు ఉత్తమమైన ఫలముతో కూడియున్నదైయున్నందున అది సమస్త జ్ఞానములలోనూ ఉత్తమమైనది అయి ఉన్నది. ఆ పరమ ఉత్తమమైన జ్ఞానమును ఇంతకు పూర్వము అన్ని అధ్యాయములయందు అనేకమార్లు చెప్పబడియున్నప్పటికీ మరల ఇప్పుడు సవివరముగా చెప్పుచున్నాను. ఇచ్చట జ్ఞానములలో అనుశ్రద్ధము వలన అమానిత్వము మొదలగు జ్ఞాన సాధనములు గ్రహించబడవు. కాని యజ్ఞము మొదలగు జ్ఞేయము అనగా తెలియబడుచున్న వస్తువులకు సంబంధించిన జ్ఞానములు గ్రహించబడును. శ్రీ మద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 82 ఆ యజ్ఞాది విషేకమైన జ్ఞానములు మోక్షమును కలిగించినవి కావు అనగా మోక్షస్థితిని కలుగజేయుటకు పనికిరావు. మరి ఇప్పుడు ఈ అధ్యాయమునందు చెప్పబడు జ్ఞానము మోక్షస్థితిని కలిగించగల సామర్థ్యము కలదయున్నది. అందువలన పరమ మరియు ఉత్తమ అను ఈ రెండు శబ్దముల ద్వారా శ్రోత యొక్క బుద్ధియందు రుచి కలిగించుటకే అట్లు విశేషణముల ద్వారా చెప్పబడుచున్నది. ఏ జ్ఞానమును పొంది మననశీలురే సమన్యసించియున్న పురుషులు ఈ దేహబంధము నుండి విడుబడిన తదనంతరము మోక్షరూపమైన పరమ సిద్ధిని పొందుదురో అటువంటి పరమ ఉత్తమ జ్ఞానమును గురించి చెప్పెదను. ఇటువంటి పరమ ఉత్తమ జ్ఞానము ద్వారా లభించిన సిద్ధికి అవ్యభిచారిత్వము అనగా నిత్యత్వమును చూపుచున్నారు. 14.2 విధం జ్ఞానముపాశ్రిత్య మమ సాధర్మ్యమాగతాః సర్గే 2 నోపజాయంతే ప్రళయే నవ్యథంతి చ. అనగా పైన చెప్పబడిన పరమోత్తమ జ్ఞానమును జ్ఞాన సాధనముల సావధాన పూర్వకమైన సాధననుష్ఠించి నాతో సమానముగా ఏకరూపత్వమును పొందిన పురుషులు సృష్టి యొక్క ఉత్పత్తి కాలమునందుగూడా తిరిగి జన్మించరు. మరియు ప్రళయకాలమునందు సృష్టికర్త అయిన బ్రహ్మ నశించినను పరమోత్తమ జ్ఞానమును పొంది పరమాత్మరూపముగా స్థిరముగా ఉందురు. అనగా పరమాత్మరూపముననే యుందురు. ఈ ఫలవణన జ్ఞానము యొక్క విశిష్టతను తెలుపుట కొరకు చేయబడినది. ఇచ్చట సాధర్మ్యము యొక్క అర్థము సమాన ధర్మము కాదు. ఏలైనా గీతాశాస్త్రమునందు క్షేత్రజ్ఞుడు మరియు ఈశ్వరునికి ఎటువంటి భేదము స్వీకరించబడలేదు. ఇప్పుడు ఈ విధముగా క్షేత్రము మరియు క్షేత్రజ్ఞుని యొక్క సంయోగము భూతముల కారణముగా జరుగుచున్నదని చెప్పుచున్నారు. 14.3 మమయోనిర్మహద్బహ్మ తస్మిన్ గర్భం దధామ్యహం సంభవ సర్వభూతానాం తతో భవతి భారత, అనగా ఈశ్వరుడనైన నా యొక్క మాయ త్రిగుణమై ప్రకృతి సమస్త భూతములకు యోని అనగా కారణమయ్యున్నది. సమస్తమైన కార్యముల కంటే అనగా ఉత్పత్తి చేయు అన్ని ఇతర వస్తువుల కంటే పెద్దదైన కారణముచే మరియు తన వికారములనన్నింటినీ తానే ధరించినదైయున్నందున ప్రకృతియే మహత్ బ్రహ్మ అను విశేషణము ద్వారా విశేషించబడినది. ఆ మహత్ బ్రహ్మరూపమైన యోనియందు నేను అనగా క్షేత్రము మరియు క్షేత్రజ్ఞుడు ఈ రెండు ప్రకృతి రూపముల శక్తితో కూడియున్న ఈశ్వరుడు హిరణ్య గర్భుని యొక్క జన్మమునకు శ్రీ మద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 83 బీజరూపమైన గర్భమును అనగా సమస్త భూతముల యొక్క ఉత్పత్తికి కారణరూపమైన బీజమును స్థాపించుచుండును, అనగా అవిద్య కోరిక కామము కర్మ మరియు ఉపాధుల యొక్క స్వరూపములను కల్పించు క్షేత్రమును క్షేత్రజ్ఞునితో సంయోగము చేయుచుందును. ఓ భారత, ఆ గర్భాధానము వలన హిరణ్య గర్భుని యొక్క ఉత్పత్తి ద్వారా సమస్త భూతములు ఏర్పడుచున్నవి. 14.4 సర్వయోనిషు కౌంతేయ మూర్తయః సంభవంతి యాః తాసాం బ్రహ్మ మహద్యోనిరహం బీజప్రదః పిత, అనగా ఓ కుంతిపుత్ర, దేవతలు పితృదేవతలు మనుష్యులు పశువులు మరియు మూగములు మొదలగు సమస్త యోనులయందు ఏ మూర్తరూపములు అనగా భిన్న భిన్న ఆకృతులు కలిగిన శరీరములు వాటి అవయవములు మొదలగు వాటిని కల్పించు లేక రచించు వ్యక్తులు పుట్టుచుందురో ఆ మూర్తులన్నింటి యొక్క సర్వవిధములుగా ఉన్న బ్రహ్మరూపమున ఉన్న నా యొక్క మహామాయ గర్భమును ధరించు యోని అయి ఉన్నది. మరియు ఈశ్వరుడనైన నేను బీజమును ప్రదానము చేయు వేయు అనగా గర్భాధానము చేయు తండ్రినేయున్నాను. ఆ గుణములు ఏవి అనగా ఎటువంటివి మరియు అవి ఎట్లు బంధించునో ఆ విషయము చెప్పుచున్నారు. 14.5 సత్వం రజస్తమ ఇతి గుణాః ప్రకృతి సంభవాః నిబధ్నంతి మహాబాహు దేహే దేహినమవ్యయం, అనగా సత్వ రజ మరియు తమాను పేర్లు గల ఈ మూడు గుణములు అయి ఉన్నవి. గుణ అను శబ్దము పారిభాషిక శబ్దమైయున్నది. ఇచ్చట రూపము రసము మొదలగు వాటవలే ఏదో ఒక ద్రవ్యమును ఆశ్రయించి ఈ గుణములు లేవు. మరియు గుణము మరియు గుణవంతుడు ప్రకృతి అనుభేదము కూడా ఇచ్చట గణింపబడదు, అనగా అట్టి భేదము లేదు. ఏ విధముగా రూపము మొదలగు గుణములు ద్రవ్యమును ఆశ్రయించి యుండునో అదే విధముగా ఈ సత్వాది గుణములు ఎల్లప్పుడూ క్షేత్రజ్ఞుని అధీనమునందుండియే అవిద్యాత్మకములు అయి ఉన్నందున క్షేత్రమును బంధించుచుండును. ఆ క్షేత్రజ్ఞుని ఆశ్రయముగా ఆధారముగా చేసుకొనియే ఈ గుణములు తమ స్వరూపములను ప్రకటించు సామర్థ్యము కలిగియున్నవి, అందుచేత క్షేత్రములను బంధించుచుండును అని చెప్పబడినది. యవని బాహువులు అనగా చేతులు అత్యంత సామర్థ్యము కలిగి మోకాళ్ల వరకు కలిగి పొడవుగా ఉండునో అనగా ఆజానుబాహుడై యుండునో అట్టి మనిషిని మహాబాహువులు గలవాడందురు. శ్రీ మద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 84 ఓ మహాబాహో, భగవంతుని మాయవలన పుట్టిన ఈ మూడు గుణములు ఈ శరీరమునందుండి శరీరమును ధరించియున్న నాశము లేనటువంటి అనగా అవినాశి అయిన క్షేత్రజ్ఞుని బంధించుచున్నవి. క్షేత్రజ్ఞుని అవినాశిత్వమును గురించి అనాదిత్వాన్ మొదలగు శ్లోకములయందు చు 13.31 వివరముగా చెప్పబడియున్నది. పూర్వపక్షము మీరు ముందుగా అనగా ఇంతకు పూర్వము దేహి ఆత్మలిప్తుడు కాడు అని చెప్పియున్నారు. మరి ఇచ్చట గుణములు అతనిని బంధించును అను తద్విరుద్ధమైన మాట ఇట్లు చెప్పబడుచున్నది. సమాధానము ఇవశబ్దమును అధ్యాహారము చేసి అనగా లోపింపజేసి మేము మీరు చెప్పుచున్న దోషమును తొలగించియున్నాము. అనగా నిజముగా బంధించవు, బంధించుచున్నట్లుగా తోచును. 14.6 తత్ర సత్వం నిర్మలత్వాత్ ప్రకాశక మనామయం సుఖసంగేన బధ్నాతి జ్ఞానసంగేన చానఘ అనగా లక్షణముల గురించి చెప్పబడుచున్నది. ఆ సత్వము మొదలగు 3 గుణములలో ముందుగా సత్వగుణ. సత్వగుణము స్ఫటికమువలే నిర్మలమైనది అయినందున ప్రకాశము గలది మరియు ప్రమాదరహితమైనది అయినప్పటికీ కూడా అది గుణము అయినందున ఆత్మను బంధించు స్వభావము కలిగియున్నది. అది ఇట్లు బంధించును, అన్నచో సుఖాసక్తిని కలిగించుట ద్వారా బంధించుచున్నది. నిజముగా విచారించి చూచిన విషయరూపమైన సుఖము విషయీ అనగా విషములను అనుభవించువాడు అయిన ఆత్మను నేను సుఖముగా ఉండగోరుచున్నాను లేక నేను సుఖముగా ఉన్నాను అనుభావముతో సంబంధమును కల్పించి అనగా సుఖమునిచ్చు విషముతో సంబంధమును కల్పించి ఆత్మను మిథ్యా సుఖమునందు బంధించును. దీనినే అవిద్య అని అందరూ. ఏలైనా విషయము యొక్క ధర్మములు విషయనందు ఉండవు, మరియు కోరిక మొదలు ధృతి వరకును గల సమస్త ధర్మములు విషయరూపమైన క్షేత్రమునకు సంబంధించినవే. ఈ మాటను భగవంతుడే చెప్పియున్నాడు. అందువలన ఇప్పుడు సిద్ధించినదేమన, ఏదైతే అవిద్య వలన కలిగిన ఆరోపిత భావముతో ఆత్మ యొక్క స్వంత ధర్మరూపముగా పరిణమించుచున్నదో మరియు విషయము విషయీ యొక్క అజ్ఞానమే స్వరూపముగా గలదైయున్నదో, ఇటువంటి అవిద్య కారణముగానే సత్వగుణము అనాత్మరూపమైన సుఖమునందు ఆత్మను ఆసక్తునిగా చేయుచున్నట్లుగా వ్యవహరించుచున్నది. అనగా నిజముగా ఆత్మకు విషయముల వలన కలుగు సుఖములతో ఎటువంటి సంబంధము ఉండదు. కాని అవిద్య ఆయాత్మను సుఖవంతునిగా సృష్టించుచున్నది. అదే విధముగా ఈ సత్వగుణము ఆత్మను జ్ఞానము ద్వారా కూడా బంధించుచున్నది. శ్రీ మద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 85 జ్ఞానము కూడా సుఖముతో మిత్రభావము కలిగియున్నదైయున్నందున క్షేత్రము అనగా అంతఃకరణము యొక్క ధర్మమే అయి ఉన్నది. జ్ఞానము ఆత్మధర్మము కాదు. అట్లేలైనా జ్ఞానమును ఆత్మధర్మమని ఒప్పుకున్న ఎడల దానియందు ఆసక్తి కలిగియుండుట మరియు ఆత్మబంధింపబడుట కుదరవు. అందుచేత ఓ పాపరహితుడా, అనగా ఎటువంటి వ్యసనములు లేనటువంటి అర్జునుడు, సుఖముల వలనే జ్ఞానము మొదలగు వాటితో సంబంధము గూడా అనగా బంధించు గుణము గలవి గూడా అయిన వాటినన్నింటినీ ఒప్పుకొనవలసియుండును. 14.7 రజో రాగాత్మకం విద్ధి తృష్ణా సంగసముద్భవం తన్ని బధ్నాతి కౌంతేయ కర్మసంగేన దేహినం అనగా అప్రాప్య వస్తువు అనగా తన వద్ద లేనట్టి వస్తువును పొందగోరు కోరికను ఓ తృష్ణ అని అందురు. మరియు ప్రాప్తించియున్న వస్తువుల యందు మనస్సులో ప్రతిరూపమైన స్నేహభావము కలిగియుండుటను ఆసక్తి ఎందురు. ఈ తృష్ణ మరియు ఆసక్తుల యొక్క ఉత్పత్తికి కారణరూపమైన రాగాత్మిక భావమును రజోగుణముగా గుర్తించుము. అనగా కాషాయము మొదలగు రంగుల వలె పురుషునకు విషయములతో అనగా విషయములయందు ఆసక్తిని కలిగించి ఆ విషయ రూపముగా చేయునదయ్యున్నందున దీనిని అనగా ఈ రజోగుణమును రాగరూపము కలదిగా తెలుసుకొనుము. ఓ కుంతిపుత్ర, ఈ రజోగుణము ఈ స్థూల సూక్ష్మాది శరీరములను ధరించియున్న క్షేత్రజ్ఞుని కర్మాసక్తి ద్వారా బంధించుచున్నది. దృష్టము అనగా నేత్రములకు కనిపించు మరియు అదృష్టము అనగా ఇంద్రియములకు తోచినటువంటి ఫలములను కలిగించు కర్మలు చేయుటయందు గల ఆసక్తిని అనగా తత్పరతను అనగా ఉత్సాహమును కర్మాసక్తి అని అందురు. ఆ కర్మాసక్తి ద్వారా ఈ రజోగుణము పురుషుని అనగా క్షేత్రజ్ఞుని అనగా ఆత్మను బంధించుచున్నది. 14.8 తమస్త జ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినాం ప్రమాదాలస్య నిద్రాభిస్త నిబధ్నాతి భారత, అనగా మరియు దేహములను ధరించిన పురుషులనందరినీ మోహింపజేయు తమోగుణమును అనగా జీవుల యొక్క అంతఃకరణములందు దేహమందుండి ఆ దేహముతో తాదాత్మ్యమును చెందియున్న ఆత్మ జీవుడనబడును మోహము అవివేకము మొదలగు దుష్ప్రభావములను కలిగించు తమోగుణము తమాను మూడవ గుణమును అజ్ఞానము వలన కలిగనదిగా నీవు తెలుసుకొనుము. ఓ భారత, ఆ తమోగుణము జీవులను ప్రమాదము సోమరితనము మరియు నిద్ర ద్వారా బంధించుచున్నది. అయినప్పటికీ ఆ గుణముల యొక్క అనగా ఆ గుణముల వలన చేయబడు వ్యాపారములను అనగా కర్మలను గురించి సంక్షేపముగా చెప్పబడుచున్నది. శ్రీ మద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 86.14.9 సత్వం సుఖే సంజేతి రజః కర్మణి భారత జ్ఞానమావృత్యతు తమః ప్రమాదే సంజేత్యత. అనగా ఓ భారత, సత్వగుణము సుఖమునందు ఉంచును మరియు రజోగుణము కర్మలు చేయటయందు లగ్నము గావించును మరియు తమోగుణము సత్వగుణము ఉత్పన్నమై వివేకముతో కూడిన జ్ఞానమును తన ఆవరణాత్మకమైన స్వభావము చేత కప్పి ఉంచి పురుషుని మరల ప్రమాదమునందు పడవేయును. ప్రాప్తించిన కర్తవ్యమును చేయకుండుటయే అనగా ఆచరించుకుండుటయే ప్రమాదము. ఈ మూడు గుణములు తమ తమ కార్యములను ఎప్పుడు చేయును అన్నచోవు చెప్పుచున్నారు. 14.10 రజస్తమశ్చాభి భూయ సత్వం భవతి భారత, రజః సత్వం తమశ్చైవ తమః సత్వం రజస్తథా. అనగా ఓ భారత, రజోగుణము మరియు తమోగుణము ఈ రెంటినీ తన బలముచే అణచి ఉంచి ఎప్పుడు సత్వగుణము వృద్ధిని పొందునో అప్పుడు అది తన స్వరూపమును పొందినటువంటి సత్వగుణము తన కార్యములైన జ్ఞాన సంపాదనము మరియు సుఖాదులననుభవించుట మొదలగు కార్యములను చేయనారంభించును మరియు సత్వగుణము మరియు తమోగుణము ఈ రెంటినీ అణచి ఉంచి ఎప్పుడు రజోగుణము విజృంభించునో అప్పుడు అది కర్మలు చేయుటయందు తృష్ణ అనగా తీవ్రమైన కోరిక మొదలగు వాటితో ప్రేరేపించబడి కార్యములు చేయనారంభించును. అదే విధముగా సత్వగుణము మరియు రజోగుణము వీటి రెంటినీ అధిగమించి ఎప్పుడైతే తమోగుణము వృద్ధిని పొందునో అప్పుడు అది జ్ఞానమును కప్పి ఉంచుట మొదలగు తన కార్యములను చేయనారంభించును. ఏ కాలమునందు ఏ గుణము వృద్ధిని పొందియుండునో ఆ కాలమునందు ఆ గుణములకు సంబంధించిన ఏ ఏ చిహ్నములు ఎట్లుండునో చెప్పుచున్నారు.